248 కామేశ్వర ప్రణయిని సం భా కామేశ్వర ప్రణయిని కామేశ్వరస్య సవస్వ రూపే పరమానందఘనే యో ప్రీత్యః తద్విషయభూ తేత్యః ఓం కామేశ్వర ప్రణయిన్యే నమః. ఆం వి కామేశ్వరునికి పరమానందఘనమైన స్వస్వరూపమునందు ఏ ప్రీతి గలదో ఆ ప్రేమకు విషయఘాతురాలగుట వలన దేవి కామేశ్వర ప్రణయిని యని సంస్తవనీయురాలగుచున్నది.